భానుగుప్తాయాతయామం వేదమానీయయో భువి అధ్యాపయత్కణ్వ ముఖ్యా తస్మై వేదాత్మనే నమః అభివాద్య గురూన్ సర్వాన్ ఆదిత్యాదాఖిలం వరం శుద్ధశుక్లయుర్కాంగ క్రమపాఠ ప్రకాశ్యతే. ఉపైమి ఏమి కస్ యునక్తి సహ సరస్మై తస్మై తస్మై తస్మై కర్మాణి కర్మాణి వాం వేదాయ వేదాయ వాం ప్రత్యుష్టం ప్రత్యుష్టాం రక్ష ప్రత్యుష్టమిది ప్రతి పుష్టం రక్ష ప్రత్యుష్టా ప్రత్యుష్టాయ ప్రత్యుష్టా ఇది ప్రతి పుష్టా అరాదయో నిష్టత్వం నిష్టత్వం రక్ష నిష్టత్వమితి నిష్టత్వం రక్షో నిష్టత్వా నిష్టత్వ అరాదయ నిష్పత్వా ఇది నిష్టత్వా అరాదయూ పూర్వంతరిక్షం అంతరిక్షమను అన్వేమి దూర్వ దూర్వదూర్వంతం దూర్వంతం దూర్వ దూర్వతం తయ్యోస్మాన్ అస్మాన్ దూర్వతి దూర్వతి దూర్వ దూర్వతం తయ్యం యం వయం వయం దూర్వామః దూర్వామో దేవానాం దేవానామసి సస్నీతమం సస్నీతమం వన్నీతమం సస్నీతమమిది సస్నీతమం వన్నీతమం పప్రీతమం వన్నీతమమిది వన్నీతమం పప్రీతమం జుష్టతమం పప్రీతమమిది పప్రీతమం జుష్టతమం దేవభూతమం జుష్టతమమిది జుష్టతమం దేవభూతమం అకృతం దేవభూతమమిది దేవభూతమం అక్రూతమసి అసి హవిధానం హవిధానం ద్వేన్మస్వ హవిధానమితి హవిధానం ద్వేన్మస్వ మాజపతి విజ్ఞపతిపతి యజ్ఞపతి విష్ణు విష్ణుస్వా క్రమతాయ మాతాయాపహతం అపహతాం రక్ష అపహతమిత్యపహతం రక్షో యక్షంతాం పంచ పంచ దేవస్య దేవస్య త్వా సవితు సవితు ప్రసవే ప్రసవేష్యో ప్రసవై ప్ర సవే అశ్వినాభ్యాభ్యాం పూష్ణ బాహుభ్యామితి బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం హస్తాభ్యాగ్నే అగ్నే జుష్టం జుష్టం గృహ్ణాయి గృహ్ణాభ్యాం అగ్నిశోమాభ్యాం జుష్టం జుష్టం గృహ్ణాయి నారాతయే అరాతయే స్వాహ స్వరభిక్షేషం అభిక్షేషం ద్రేణ్ణం అభిక్షేషమిక్షేషం ద్రేణ్ణం దుర్యా దుర్యా పృథివ్యాం పృథివ్యాంతరిక్షం అంతరిక్షమను అన్వేమి ఏం పృథివ్యా స్వాహూ నాభూ సాధయామి సాధయామ్యదిత్యా అదిత్యా ఉపస్థే ఉపస్థే ఉపస్థిత్యుపస్థే అగ్నే హవ్యం హవ్యాం రక్షస్వ రక్షస్వేతి రక్షస్వ పవిత్రే స్థ పవిత్రేతి పవిత్రే స్థో వైష్ణవ్యౌ వైష్ణవ్యౌ సవితు సవితుర్వా ప్రసవే ప్రసభవత్ ప్రసవైతి ప్రసవే ఉత్పూర్ణామి మాచ్ఛిద్రేణ అచ్ఛిద్రేణ పవిత్రేణ పవిత్రేణ సూర్యస్ సూర్యస్య రష్మిభిర్దేవీ తదస్మిరేతిరస్మిరాప ఆవో అగ్రే గువ అగ్రే గువో అగ్రే గువ అగ్రే గువైత్యగ్రే గువ అగ్రే గువోగ్రే అగ్రే గువైత్యగ్రే గువ అగ్ర ఇమం ఇమద్య అద్య యజ్ఞం యజ్ఞం నాయత నయత సుధాతుం సుధాతుం యజ్ఞపరతిం సుధాతుమితి సుధాతుం యజ్ఞపరతిం దేవాయువం యజ్ఞపరతిమితి యజ్ఞపరతిం దేవాయుమై యుష్మా దేవయువమితి దేవాయువం యుష్మా ఇంద్రః ఇంద్రో వృణీత అవృణీత వృత్రసూర్యే వృత్రసూర్యే యూయం వృత్రసూర్యైతి వృత్రసూర్యే యూయంద్రం ఇంద్రవృణీర్ధం అవృణీర్ధం వృత్రసూర్యే వృత్రసూర్యే ప్రోక్షీత వృత్రసూర్యైతి వృత్రసూర్యే ప్రోక్షీతాస్థ ప్రోక్షితాముక్షితాగ్నే అగ్నే జిష్టం ప్రా ప్రోక్షామి ముక్షాగ్నిశోమాభ్యా అగ్నిశోమాభ్యాజిష్టం జిష్టం ప్రా ప్రోక్షామి ముక్షామి దేవ్యాయ దేవ్యాయ కర్మణే కర్మణే సుంధత్వం సుంధత్వం దేవయజ్ఞాయీ దేవయజ్ఞాయీ దేవయజ్ఞాయీ దేవయజ్ఞాయీ యద్వాహ వోశుద్ధ అశుద్ధ పరాజగాన పరాజగానైతే పరాజగానేతి పరాజగాన ఏ తద్వాహ వస్తతే తచ్చుంధామి శుంధామీతి శుంధామి శర్మాసి అస్యవధూతం అవధూతాం రక్షాః అవధూతమిత్యవధూతం రక్షోవధూతాః అవధూతా అరాతయః అవధూతా ఇత్యవధూతాః అరాతయో దిత్యాః అదిత్యాస్త్వకే పగరసి అధిప్రతి ప్రతిత్వా త్వాదీతిహి అదీతిర్వేత్తో వేత్వద్రీహి అద్రీరసి అధివానస్పత్యః వానస్పత్యో గ్రావాః గ్రావాసి అసి పృథుబుధ్నః పృథుబుధ్న ప్రతి పృథుబుధ్న ఇతి పృథుబుధ్నః ప్రతిత్వా త్వాదిత్యాః అదిత్యాగ్నేనూరసి అసి వాచ వాచో విసర్జనం విసర్జనం దేవీతయే విసర్జనమితి విసర్జనం దేవీతయే త్వా దేవీతయైతి దేవీతయే త్వా గృహ్ణామి గృహ్ణామి గృహన్ బృహన్ గ్రావా గ్రావాసి అసి వానస్పత్యః వానస్పత్యః సహ స ఇదం ఇదం దేవేభ్యః దేవేభ్యో హవ్యం హవ్యాం శనేష్ శనేష్ సుశమీ శమిష్వేతి శమిష్ సుశమీ శమేష్ సుశమీతి సుశమీ శమేష్ హవిష్కృతే సమిష్వేతి శమిష్ హవిష్కృతే హవిష్కృతి హవీ కృతే ఏ కుక్కుట కుక్కుటోసి అసి మధుజిష్ మధుజిష్ ఇషం మధుజిష్ మధు జిష్ ఇషమోజం ఓజమావద ఆవద పద వయం వయాం సంఘాతే సంఘాతే సంఘాతే సంఘాతే జేష్మ సంఘాతే సంఘాతైతి సంఘాతే సంఘాతే జేష్మ వర్షవృద్ధం వర్షవృద్ధమసి వర్షవృద్ధమితి వర్షవృద్ధం అసి ప్రతి ప్రతి వర్షవృద్ధం వర్షవృద్ధం రేత్తు వర్ష వర్షబద్ధమితి వర్ష బద్ధం తేత్తు పరాపూతం పరాపూతాం రక్షా పరాపూతమితి పరా పూతం రక్ష ప్రతిభూతాయ ప్రతిభూతాది ప్రతిభూతా అనాథయోపనిషదం అపాహతాం రక్షా అపాహతమిత్యపాహతం రక్షో వాయు వాయుర్వాహ ఓవీ వివీనస్సు వినస్సు దేవ దేవో వాహ అసమిత సమిత ప్రతి ప్రతి గృహాతు గృహాతు హిరణ్యపాణి హిరణ్యపాణి అచ్చిద్రేణ హిరణ్యపాణి హిరణ్య పాణి అచ్చిద్రేణ పాణినా పాణినేతి పాణినా విష్ణీరసి అశ్యప అపాగ్నే అగ్నే అగ్ని అగ్నిమామాదం ఆమాదం జహి ఆమాదమిత్యామ అదం జహిని నిష్క్రవ్యాదం క్రవ్యాదాం సేధ క్రవ్యాదమితి క్రవ్య అదం సేధాలే వయజం ఆలే వయజం దేవయజం వహ దేవయజమితి దేవయజం వహధ్రువం ధ్రువమరసి అసి పృథివీ పృథివీంద్రేగృహ బ్రహ్మవణి బ్రహ్మవణి బ్రహ్మవణీతి బ్రహ్మవణి ఆ క్షత్రవణి క్షత్రవణి సజావణి క్షత్రవణీతి క్షత్రవణి సజావణ్య సజావణీతి సజావణి ఉపదావి దావి ద్విషత ద్విషతో వధాయ ప్రధాయాగ్నే అగ్నే బ్రహ్మ బ్రహ్మీష్ధర్మసి అస్యంతరిక్షం అంతరిక్షం ద్రేంహ్రేంహ్రం ధత్రం దివం దివం విశ్వాభ్య విశ్వాభ్యస్వాభ్య ఆశాభ్య ఉప ఉపదామి దామి విషత విషతో దాయ దాయితస్థా స్థోర్భజితర్భజి భృగోనా ఓర్భజిత్యోర్భచి భృగోనామీర్ణ అంగీరసాం తపసా తపసా తప్యధ్వం తప్యధ్వమితి తప్యధ్వం దిషణాసి అసి పరంపతి పర్వతి ప్రతి ప్రతిత్వాదిత్యా అదిత్యాస్పతి స్వేత్తు రేత్తు దివ దివ స్కంహంధని స్కంహన్యసి అసి దిషణాసి అసి పార్వతే పార్వతే ప్రతి ప్రతిత్వా త్వా పర్వతి పర్వతీయేరస్సు వేస్తు ధాన్యం ధాన్యాసి అసి ధిమిహి ధిమిహి దేవాన్ దేవాన్ ధిమిహి ధిమిహి యజ్ఞం యజ్ఞం ధిమిహి ధిమిహి యజ్ఞపాతిం యజ్ఞపాతిం ధిమిహి యజ్ఞపాతిమితి యజ్ఞపాతిం ధిమిహి మాం యజ్ఞన్యం ప్రాణాయ యజ్ఞన్యమితి యజ్ఞం ప్రాణాయ త్వోదానాయ ఉదానాయం యానాయ ఉదానాయేత్యుత్ ఆనాయ యానాయ దీర్ఘాం యానాయేతి ఆనాయ దీర్ఘాం అను ప్రసీతి ప్రసీతి మాయూషే ప్రసీతిమితి ప్రసీతి ఆయుషే ధాన్ ధాన్ చక్షుషే చక్షుషే మహీనా మహీనా పయ పయోసి అసి వేద వేదోసి అసి వేద వేదయేన ఏన త్వం దేవేద వేదేభ్యేభ్యో వేద వేదో భావ అభావస్తేన తేన మహ్యం మహ్యం వేద వేదో భావ భవేతి నవ సంవరపామి వపామిసం సమాపాహ ఆపఓషధీభిః ఓషధీభిః సమ్ సమోషధయః ఓషధయోషసేన రసేన సమ్ సాం రేవతీభిః రేవతీభ్యగదీభిః జగదీభిః సమ్ సమ్ మధుమతీభిః మధుమతీయం మధుమతీభిః మధుమతీరి మధుమతీ మధుమతీభిపృచ్యంతా మధుమతీభిమధుమతీ పృచ్యంతాన్ జనయత్తి జనయత్తి వాసం సంయోమి యోమీదం ఇదమగ్నే అగ్నేరిదం ఇదమగ్నిషోమయో అగ్నిషోమయో ఋషే ధర్మ ధర్మోది అతి విశ్వాయు విశ్వాయో విశ్వాయుతి విశ్వాయుప్రథాయు గురుప్రథాయు ప్రథా గురుప్రథస్వ రసస్వరు గురుతే తే యజ్ఞపతి యజ్ఞపతి ప్రథత యజ్ఞపతి యజ్ఞ పతి ప్రథతాగ్ని అగ్నిష్టే తే త్వజం త్వజం మాహీంసీంసీదంతరీతం అంతరీతమిత్యంత ఏతం రక్షోంతరీతా అంతరీతాయ అంతరీతాయంత ఈతా పరాతయో దేవ సవిత సవితాశ్రవయతు శ్రవయతు వర్షిష్ఠే వర్షిష్ఠే అధినాగే నా మాభే ప్రేర్మాసం సంవిత్తమేరు అదమేరుయజ్ఞ యజ్ఞోదమేరు అదమేరుయజమానస్ యజమానస్ ప్రజా ప్రజా భూయాత్ ప్రజేతి ప్రజా భూయాయ ఏకతాయత్వాధరగతమిత్యర్ధరకృతేంద్రస్ ఇంద్రస్ బాహు బాహురసి అసి దక్షిణ దక్షిణ సహస్రభృష్టి సహస్రభృష్టి శతతేజా సహస్రభృష్టి సహస్రభృష్టి శతతేజా వాయు శతతేజా శతతేజా వాయురసి అసి తిగ్మతేజా తిగ్మతేజాశత తిగ్మతేజా తిగ్మతేజా ద్విషతో వధ వధ పృథివ్యై పృథివ్యై బ్రహ్మ బ్రహ్మాసి అసి పృథివీ పృథివీ దేవయజని దేవయజన్యోషధ్యా దేవయజనీతి దేవ యజని ఓషధ్యాస్తే తే మూలం మూలం మా మాహీంసిషం హీంసిషం వ్రజం వ్రజం గచ్చ గచ్చగోష్ఠా గోష్ఠానం వర్షతు గోస్థానమితి గోస్థానం వర్షతుదాన ప్రధానదేవ దేవసవిత సవిత పరమశ్యాం సవితరితి సవిత పరమశ్యాం పృథివ్యాం పృథివ్యాగ్నే శతేన శతేన పాసీ పాసీయ యోస్మాన్ అస్మాన్ వేష్టి వేష్టియం యంచ వయం వయం యుష్మః యుష్మస్తం తమతః అతో మా మామౌకే మౌకప అపారం పరం లజ్జాసం లజ్జాసం పృథివీ పృథివీ దేవయజనాద్ దేవయజనాదరారో దేవయజనాది దేవ యజనాద్ అరరో దివం అరరో ఇత్యదరో దివం మా మా పప్ర పప్తో ద్రక్ష ద్రక్షస్తే మాస్కం స్కంగాయత్రేణ గాయత్రేణ ఛుందస పరీ పరీ గృహామి గృహామి త్రయేష్ోభేన త్రయేష్ోభేన జాగరేణ త్రయేష్ోభేనే త్రయేష్ోభేన జాగరేణ ఛందస పరీ పరీ గృహామి గృహామి సూక్ష్మ సూక్ష్మా చాసీ అసి శివా శివా చ చాసీ అసి శ్రోణా శ్రోణా చాసీ అసి సుషదా సుషదా సుషదేతి సుషదా చాసీ అస్యోర్జస్వతి ఊర్జస్వతి చాసీ అసి పయస్వతి పయస్వతి చేతి పురా పూర్వస్ పూర్వస్ విశృపా విశృపో విరక్షిన్ విశృపతి విశృపా విరక్షిన్ ఉదాగాయ విరక్షిన్ విరక్షిన్ ఉదాగాయ పృథివీ ఉదాగాయ్యోతి ఆదాయ పృథివీం జీవదాహాని జీవదాహామితి జీవ చంద్రమాసి చంద్రమాసి స్వధాభి స్వధాభిస్తాీరాస ధీరాసో అనుదిశ్య అనుదిశ్యజంతే అనుదిశ్యేత్యనుదిశ్య యజంత ఇది యజంతే విషలో వద మధోసి అసీత్యసి అనీషితోసి అనీషిత అసిశపత్నక్షిత్ సపత్నక్షిద్వాజినం సపత్నక్షిది సపత్నక్షిరే వాజినం వాజేధ్యాయీ వాజేధ్యాయీసం వాజేధ్యాయాది వాచ విద్యాయీ సమ్మాజ్ని మాజ్ఞనీషిత అనీషితాసి అనీషితేత్యనీషిత అసిశపత్నక్షిత్ సపత్నక్షిద్వాజినీ సపత్నక్షిది సపత్నక్షిత్ వాజినీ వాజేధ్యాయీ వాజేధ్యాయీసం వాజేధ్యాయాకి వాచ విద్యాయీ సమ్మాజ్ని మాజ్మిదిత్యై అదిత్యై రాస్మాసి అసీంద్రాణ్యై ఇంద్రాణ్యై సన్మహానం సన్మహానం విష్ణో సన్మహానమితి సన్మహానం విష్ణో వేష్ప వేష్పోసి అస్యూర్ధే ఊర్ధే స్వాదధ్యేన పదధ్యేన చక్షుషా చక్షుషా అవశ్యామి పశ్యామ్యగ్నే అగ్నేర్జిహ్వా జిహ్వాసి అతిశుభూ శుభో దేవేభ్యూరి శుభూ దేవేభ్యో ధాన్మే భవ ధాన్మే ధాన్మైతి ధాన్మే ధాన్మే భవ యజుషే సవితో యజుషే యజుషైతి యజుషే యజుషే సవితుస్వాహ వా సవితు సవితుర్వాహస్తేజా తేజోసి అసి శుక్రం శుక్రమృతం అమృతం ధామ ధామనామ నామాసి అసి ప్రియం ప్రియం దేవానామ దేవానామనాదిష్టం అనాదిష్టం దేవయజనం దేవయజనీయ దేవయజనమితి దేవయజనం యస్తే తే ప్రాణ ప్రాణ పశుషు పశుషు ప్రవిష్ట ప్రవిష్టో దేవానాం ప్రవిష్ట ఇది ప్రవిష్ట దేవానాం నిష్టా విష్ఠాము విశ్రాంతి అనుయ యోగీతస్థే వితస్థాత్మన్వాన్ వితస్థైతిస్థే ఆత్మన్వాన్ ఆత్మన్వాత్మన్ సోమృతవాన్ ఘతవాన్ ఘతవానితే ఘత వాన్ కి భూత్వా భూత్వాగ్ని అగ్ని గచ్చ గచ్చస్వాహ స్వర్యజమానాయ యజమానాయ నింద ఇందేతి నింద సగంతో ఋతాశీ ఋతాచ్యసీ అసి జుగో జుగోన్నామసా సేదం ఇదం ప్రియేణ ప్రియేణ ధామ్నా ధామ్నా ప్రియే ప్రియే సదసి సదసి సీత శీతోపభృతే ఉపభృద్ధ్రువా ఉపభృతిత్యుప భృతే ధ్రువా ప్రియేణ ప్రియేణ ధామ్నా ధామ్నా ప్రియే ప్రియే సదసి సదసి సీత శీతధ్రువా ధ్రువాతన్ అసదం ఋతస్యోనౌ విష్ణో పాహి కృష్ణో ఇది విష్ణో పాహి పాహి పాహి యజ్ఞం యజ్ఞం పాహి పాహి యజ్ఞపాటిం యజ్ఞపాటిం పాహి యజ్ఞపాటిమితి యజ్ఞపాటిం పాహి మాయ్యజ్ఞం యజ్ఞమితి యజ్ఞం వాజయి వాజ యే వాజం వా సరిష్యంతం సరిష్యంతం వాజితం వాజతి తాంసం వాజతితమితి వాజ తితం సమ్మాజ్మి మాజ్మి నమః దేవేభ్య స్వధా స్వధా పితృభ్యః పితృభ్యస్యమే పితృభ్యయితి పితృభ్యాయమే మే సుయమేతి సుయమే మే భూయాస్తం భూయాస్తమస్కం అస్కన్నమద్యా అద్యాజ్యం పాజ్యం దేవేభ్య సంభేయాగం భయాసమంభ్రీణా అంభ్రీణా విష్ణో విష్ణోమా విష్ణో ఇది విష్ణో మాత్రమిషం క్రమిషం వసోమతీ వసోమతీ అగ్నే వసోమతీమితి వసోమతీ అగ్నే తే ఛాయాముక ఉపస్థేషం స్థేషం విష్ణో విష్ణోస్థానం స్థానమసి అసీత ఇంద్ర ఇంద్రో వీర్యం వీర్యమకృణో అకృణోర్ధ్వర అధ్వర ఆస్థాస్థాస్థానగ్నే అగ్నేత్రం గోత్రం వే వే జ్యోత్యం జ్యోత్యమవ పృథివీ ద్యావాథివీ సృష్టకృతే ద్యావాథివీ ఇది ద్యావాథివీ సృష్టకృద్దేభ్యాష్టకృతి సృష్టకృతే దేవేంద్రా ఇంద్రాజ్యేన ఆజ్యేన హవిషా హవిషా భూత్ భూ స్వాహా స్వాహాసం సుమ్యోతిషా జ్యోతిషా జ్యోతి జ్యోతిరత్ర అత్ర పితరో మానయుద్ధం మానయుద్ధం యథాభాగం యథాభాగమాదేశాయుద్ధం యథాభాగమితి యథాభాగం ఆదేశాయుద్ధం వృషాయుద్ధమీమదంత వృషయుద్ధమితి వృషయుద్ధం అమీమదంత పితరా ఇతరోయుషాభాగం యథాభాగమాదేశాయుషత యథాభాగమితి యథాభాగం ఆదేశాయుషత అవిషాయిషతోపభూతా ఉపభూతా పృథివీ ఉపభూతే ఉపభూతా పృథివీ మాతా మాతోప ఉపమాం పృథివీ పృథివీ మాతా మాతా స్వయత పయతాగ్ని అగ్నిరాగ్నిద్రా ఆగ్నిద్రా స్వాహ స్వ స్వాహోపరాహూత ఉపాహూతో ఉపాహూత హూత ఇతోప ఉపమా ప్రయరామగ్ని అగ్నిరాగ్నే స్వాహ స్వాహామయి ప్రయేదం ఇదమింద్రా ఇంద్రయింద్రియ ఇంద్రియం దాతు తస్మాన్ అస్మాన్ రాజో మఘవాహన మఘవాహన సచంతాన్ మఘవాహనమితి మఘవాహన సచంతామస్మాకం అస్మాకాం సంతు సంతాశిషా ఆశిష సత్యా ఆశిషిత్యా శిషా సత్యానా నస్సంతో సంతాశిషా ఆశిషోగ్నే ఆశిషిత్యా శిషా అగ్నే వాజజిత్ వాజజిత్ వాజం వాజజితి వాజ ఇది వాజం సృవాగ్నేహం సశ్రవాద్వేషం వాజజితం సశ్రవాద్వేషమితి సశ్రవాద్వేషం వాజజితాంతం వాజజితమితి వాజజితం సంవాజ్మి వాజ్మితి వాజ్మీ